మెదడు పుస్తకం 4వ భాగం. వెనేలియస్ కాలం తరువాత మనుషులు మానవ శరీరాలని ధైర్యంగా పరిశ్చేదం చేయటం మొదలుపెట్టారు. వివిధ అంగాల గురించి వివరంగా తెలుసుకోసాగారు. ఎంతోమంది శరీర శాస్త్రవేత్తలు వివిధ నాడుల గతులను అనుసరిస్తూ అవి ఎక్కడెక్కడికి పోతున్నాయో పరిశీలించారు. ఆల్బర్ట్ వాన్ హేలర్ అనే స్విస్ జీవశాస్త్రవేత్త కండరాలు ప్రేరణలకి స్పందిస్తాయని నిరూపించాడు. అంటే వాటిని తాకితే అవి సంకోచిస్తాయన్నమాట. అంతేకాక కండరాన్ని చేరే నాడిని తాకినా ఆ కండరం స్పందిస్తుంది. అసలు కండరాన్ని తాకడం కన్నా నాడిని తాకితే కండరం మరింత సులభంగా స్పందిస్తుంది. ఆ విధంగా మెదడు మనిషి కదలికలని కలగజేస్తోందని హాలర్ అధ్యయనాలతో తేటతెల్లం అయ్యింది. అంతేకాక శరీరంలోని నాడులన్నిటి ఆరంభం మెదడులో కానీ వెన్నుపాములో కానీ ఉంటుందని నిరూపించాడు హేలర్. మరి మెదడు వెన్నుపాము కలిసే ఉంటాయి కనుక అవన్నీ ఓ సమగ్రమైన నాడీ మండలంలో భాగాలని తేలింది. ఇక 2వ అంశం, మెదడుతో వచ్చిన చిక్కు. మెదడు వెన్నుపాము మనిషిలోని భావాలని భావావేశాలని శాసిస్తున్నాయని తేలాక మెదడు సక్రమంగా పనిచేయనప్పుడు మనిషి ప్రవర్తన ఎలా మారుతుంది అన్న ప్రశ్న తలెత్తింది. మెదడుకి గాయమైనా రోగం సోకినా ఏం జరుగుతుంది? మెదడు మరీ ఎక్కువసేపు పనిచేయకుండా ఉండిపోతే మనిషి స్పృహ కోల్పోతాడు. దీనినే స్ట్రోక్ లేదా ఆపోప్లెక్సీ అంటారు. గ్రీకు భాషలో ఈ మాటకి అర్థం దెబ్బ కొట్టడం. మెదడు గురించి ఏమీ తెలియని వారికి మరి స్ట్రోక్ వాతన పడ్డ మనిషి ఏ అదృశ్య శక్తో ఏ దేవతో దెయ్యమో కొట్టిన దెబ్బకి కుప్పకూలినట్టు కనిపించిందేమో. స్ట్రోక్ వల్ల మరణం సంభవించవచ్చు, లేక మనిషి సజీవంగా ఉన్న శరీరంలో ఒక భాగం చలనం లేకుండా చచ్చుబడిపోనూవచ్చు. అయితే మెదడులో చిన్న చిన్న రక్తనాళాలు పూడుకుపోవడమో తెగిపోవడమో స్ట్రోక్కి కారణం అని ఇప్పుడు మనకు తెలుసు. రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు మెదడులో ఆ ప్రాంతంలో ఆక్సిజన్ అందక మెదడు పనిచేయడం ఆగిపోతుంది. మెదడులో మరీ అంత విపరీతంగా కనిపించని సమస్యలు కూడా తలెత్తవచ్చు. మనిషిలో అప్రయత్నమైన కదలికలు పుట్టవచ్చు. మనిషి హఠాత్తుగా కిందపడి నురగలు కక్కుతూ విలవిలలాడవచ్చు. అవతల వారికి కనిపించని దృశ్యాలు కనిపించవచ్చు. ప్రాచీన కాలంలో ఇలా విభ్రాంతిని అనుభూతి చెందేవాళ్ళు నిజంగా మరేదో అదృశ్య లోకంలోకి తొంగిచూస్తున్నారని అనుకునేవారు. ఏ దేవతల నుండో సందేశాలను అందుకుంటున్నారని అనుకునేవారు. బహుశా దేవతలు ఆ శరీరాన్ని ఆవహించి దానిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని అనుకునేవారు. అకస్మాత్తుగా కిందపడి విచిత్రంగా ప్రవర్తించి అంతలోనే మామూలుగా అయిపోయే వ్యక్తుల విషయంలో ఇలాంటి నమ్మకాలు మరీ నిజంగా అనిపించాయి. అలాంటి అవస్థనే కిందపడే రోగం అన్నారు. వైద్య పరిభాషలో ఆ రోగం పేరు ఎపిలెప్సీ. గ్రీకులో ఈ మాటకి అర్థం ఆవాహన. ఈ రోగంలో దేవతలు మనిషిని ఆవహించి తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అనిపించింది. గ్రీకులు ఎపిలెప్సీని పవిత్రమైన వ్యాధిగా వ్యవహరించేవారు. ఆ జబ్బు సోకిన వారిని ఆరాధనాభావంతో చూసేవారు. వారికి భవిష్యత్తు కూడా తెలుస్తుందని నమ్మి వారిని భవిష్యత్తు తెలిసిన ప్రవక్తలుగా పరిగణించేవారు.